ಶ್ರೀಲಕ್ಷ್ಮೀಸಹಸ್ರೇ ಶರಣಾಗತಿ ಸಬಕಃ ಪಂಚವಿಂಶಃ ದುಗ್ಧಾಂ ದುಗ್ಧಾಂ ಬುಧೇಃ ಪುತ್ರೀ ದುರಿತಾಪಹರಾ ಮಮ ಶಾರ್ಂಗಿಣಶ್ಚರಣಾಂಭೋಜ ಶರಣಾಗತ ಸಂಪದಂ ದುಗ್ಧಾಂ ದುಗ್ಧಾಂ ಬುಧೇಃ ಪುತ್ರೀ ದುರಿತಾಪಹರಾ ಮಮ ಶಾರ್ಂಗಿಣಶ್ಚರಣಾಂಭೋಜ ಶರಣಾಗತ ಸಂಪದಂ ಧಾವಂತಮುತ್ತಪರ ದುರ್ವಿಷಯಾತವೀಷು ಸಾರಂಗಶಾವವಿವ ಶಶ್ವದಪಾಂಗ ಚಾಲೈಃ ಮಾಮಚ್ಯುತಸ್ಯ ಮಹಿಷಿ ಪ್ರಸಭಂ ಗೃಹೀತ್ವಾ ನಿತ್ಯಂ ವಿಜೇಹಿ ಯುವಯೋ ಅನುಕೂಲವೃತ್ತಿಂ ಮಾತರ್ಹಿತಾಹಿತ ವಿವೇಕ ವಿಹೀನಮೇತಂ ಮಂದಂ ಮುಕುಂದ ವರವರ್ಣಿನಿ ಮಾಮದಾರ್ಯಾಹಿ ಮಾರ್ಗಾನ್ ನಿವರ್ತಯಿತುಂ ಅರ್ಹಸಿ ಮಂಕ್ಷು ಮಾತಾ ಕೂಪೇ ನಿಪಿತ್ಸುಮತಿ ಬಿಂಬಂ ಉಪೇಕ್ಷತೆ ಕಿಂ ವಿಶ್ವಸ್ಯ ಧಾತ್ರಿ ಭವತಿ ಪರಿಪಾಸ್ಯತಿ ವಿಶ್ವಸ್ಯ ಸಮ್ಯಗ ಭಯಂ ತು ವಯಂ ಚರಾಮಃ ನಿಶ್ರೇಯಸಂ ಗಮಯವಾ ನಿರಯಂ ನಯೇರ್ವಾ ಕೀರ್ತಿಂ ಲಭಸ್ವ ಯದಿ ವಾ ಮಹತೀಮಕೀರ್ತಿಂ ಕೃತ್ರಿಮಗಿರೋ ಯದಿನಾಥಿ ಘೋಷಾ ಉನ್ಮಾದಿನಾಂ ಅಣಿತಯ ಸ್ಮೃತಯಶ್ಚ ನೋ ಚೇತಿ ನಾರಾಯಣ ಪ್ರಣಯಿನೀ ನಮತೋ ಮಮ ತ್ವಾಂ ನೈಶ್ರೇಯಸಿ न भजिता कथमं वचं पति गीतोपदेश गुरुपत्नी कृता जमो मे गोत्री त्वमेव भवताति भवता पभाज आत्मा वनेपि अकुशलैः अपरैः सुरैः किम् बद्ध स्वयं किमु विमोचयिता बतान्यम् कर्माहृतिर्मतिरूपास्ति इति प्रतीतैः मुक्तो मुकुन्द सुविलासिनी मुक्त्युपायैः अस्मादृश तव जगति अनुकम्पनीयः नानापराध निधिलम्ब न लभ्यतेऽन्यः पापार्थकोप कलुषीकृत नाथचेतः पाठ प्रसादनविधौ कतकायितोक्तिम् योऽहं भवामि सभयो यदुनाथयोषे तां त्वामनन्यशरणः शरणं प्रपद्ये निरतिशयविभूते देवि निष्कञ्चनोऽहम् भवदव परिप्रतो भास्वरानन्दमूर्ते त्वदुपजनितबोधः त्वज्जुषः कैटभारे शरणनलिनयोर्माम् हे नमद्यार्पयामि महति भवती महामार्याणाम् कुले समजी जनते भवपथ परिश्रान्तं छाया तरुणनयद्गुरूणि शरणवरणम् साङ्गं शौरौ अचीकरदिन्दिरे किमिह बहुना సంపూర్ణో మే శిరేణ మనోరథ. హృద్యం పద్య సహస్రమే తదనఘం సంశృణ్వత కంపతాం మోదేనాదిమశాత్మికస్య ఫణినో మూర్ధనాం సహస్రం ముహుః తచ్చాలోదితచారుమారుతధృత త్వత్కేళిగానశ్రమం ప్రత్నం సంప్రతి మే ప్రసీదతు రమే పక్షీంద్రవాహం మహః. యేయం నాధ్రియతే కృతిః కతిపయైః ఈర్ష్యాగృహీతైర్జనైః చిత్రం సైవ విపశ్చితాం అకలుషే చిత్తే విదత్తే ముదం విశ్వస్యాంబ మనోదునోతి దయితా విశ్లేషిణాం యాన్రినాం నోతిం కోకిల కాకలీ భవతి సా తోషాయ యోషాజుషాం. బహుస్తవక భాసురః కవనవస్తవ స్వస్తరుః ప్రశస్త విబుధస్తుతః త్రియుగనాయికే వస్తుతః సమస్త ప్రభతి వాంఛితం వితనుతే సదానందన స్థితి సురధిలైరసైః అతిదిశో దశామోదయన్ శ్లోకాశ్లాఘావసరతరళీ భూతవేదః పురంధ్రీ శూరాగుచ్ఛ ప్రసృమరమధు శ్రోతసాజ్జాతసామ్యః విశ్వాంబత్వత్ గుణపరిచయే వీతచంద్రాన్ సుధీంద్రాని ప్రీణంకేతే మమ పరమన భైరవా ధీరాదా అంబత్వద్గుణలేశ పేషలమిదం బింబస్య तस्य मे जल्पितम् साकं लोकपति त्वया निशमयन् नाकं विधातुस्पदम् मोक्षन्ताननुरूपमेव गणयन् मोदान् महोदारधीः मन्ये सम्प्रति पारितोषिकमसौ अन्वेषयन् मे हरिः समस्तगुणसेवधेः अमृतकल्प सूक्ते स्तव स्तवस्य परिशीलनादि फलमुपैति यः प्रार्थितम् लभेत यदि वेतनम् सुरभि दुग्ध दोहार्चनः सकाममुपमीयते जननितेन नैवेतरः सानन्दं ये सरसमनसः स्वादुलक्ष्मी सहस्रम् जेगीयन्ते जगति जनित श्रीनिवास प्रसादम् शान्तत्रासाम् विप्रतिममिताम् शर्मणाम् निर्मिमाणा तेषामेषाम् विसरति तराम् इन्दिरा मन्दिरेषु पौत्रेणात्रेयगोत्राभरणनयतन श्रीनिवासध्वरीन्द्रोः श्रीमद्रामान्ध्रिभक्ति प्रमुदित रघुनाथार्य यज्वात्मजेन वेदान्तार्य पादाम्बुच निहितहृदा वेङ्कटार्येण कृतम् रम्यं लक्ष्मीसहस्रम् पठत दृढतरम् नित्यकल्याणकामाः पौत्रेणात्रे जगोत्राभरणनयतन श्रीनिवासाध्वरीन्द्रोः श्रीमद् रामाङ्ग्रिभक्ति प्रमोदित रघुनाथार्य यज्वात्मजेन वेदान्ताचार्यपादाम्बुजनिहितहृदा वेङ्कटार्येण कृत ಸಂಸ್ಕೃತಂ ರಮ್ಯಂ ಲಕ್ಷ್ಮೀ ಸಹಸ್ರಂ ಪಠತ ದೃಢತರಂ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಕಾಮಾಃ ಇತಿ ಶ್ರೀ ಆತ್ರೇಯ ವೆಂಕಟಾಧ್ವರಿ ವಿರಚಿತೇ ಲಕ್ಷ್ಮೀ ಸಹಸ್ರೇ ಶರಣಾಗತಿ ಸ್ತಬಕಃ ಅಥವಾ ಫಲಸ್ತಬಕಃ ಸಂಪೂರ್ಣಃ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಸಹಸ್ರಂ ಸಂಪೂರ್ಣಂ ಶ್ರೀಮತೇ ವೆಂಕಟಾಧ್ವರಿ ಮಹಾಕವಯೇ ನಮಃ ಶ್ರೀಮತೇ ವೇದಾಂತ ದೇಶಿಕಾಯ ನಮಃ.